దేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం రాజ్యవైక్యం నిశ్రేష్టం జిష్ణం హరిహర ప్రభం జితేంద్రియం చిత్రోధం సదా ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం ప్రణమ్యాద్యంతి నమణిం యోగేశ్వర శిరోమణిం సర్వజ్ఞయాజ్ఞవల్కం తచ్చిష్యం కాత్యాయనం మునిం ఓం శ్రీయాజ్ఞవల్క్య గురుభ్యో నమః కన్వకాత్యాయనాది మహర్షిభ్యో నమః వాగీతాధ్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే ఎన్నత్వాకృతకృత్యాస్తన్నమామి గజాననం నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం తు దేహి మే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవ మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః గురవే సర్వలోకానాం విషదే భవలోకినాం నిధయే సర్వమిద్యానాం దక్షిణామూర్తయే నమః అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుణ్మీకం యేన తస్మై శ్రీగురవే నమః గురుచరణారవిందాభ్యాం నమః అస్మద్గురుపరంపరాభ్యో నమః బాలుగుప్తాయ దయామం వేదమానీయయో భువి అధ్యాపయత్కన్వముఖ్యాం తస్మై వేదాత్మనే నమః అభివాద్య గురోన్ సర్వాన్ ఆదిత్యాదాచితం వరం కాన్వసాఖా ప్రవక్ష్యామః పరాసత్యం వికాలయే గణానాం త్వా గణపతిజ్ఞహవామహే ప్రియాణాం త్వా ప్రియపతిజ్ఞహవామహే ీనాం పాధిపతిగ్రహవామహే వసోభమాయమా ప్రభూషా ప్రసరస్వతీ ప్రవాగ్దేవీ దాతున అర్యమనం బృహస్పతిమింద్రం దానాయోదయా వాచం విష్ణుగ్ సరస్వతీగ్ సవితారం వాజినం భూవస్వాహ సత్తమితుర్వరేణ్యం వద్వో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆచసనేయ శుక్లయజుర్వేద కాంగ సంహితాయాం ప్రథమాధ్యాయ ప్రారభ్యతే. ఇషేత్వోర్జేత్వాయవస్థా దేవోవస్తవితాయ తుష్టేష్టాతమాయ కర్మాణి ఆప్యాయ ధ్వమగ్న్యా ఇంద్రాయ భాగం ప్రజావాకీరణీవాలక్ష్మాపత్తేన సమాఘస్రువాస్మిన్ గోపాత భక్మీమానస్ వసూన్ పాహి వసో పవిత్రమసి యోరాసి పృథివ్యాసి మాతరి స్వానో బ్రహ్మోసి విశ్వధాః పరమేణ ధామ్నా యజ్ఞస్వమాహ్వాన్మాదే యజ్ఞపాతిహ్వార్షీత్ వసోః పవిత్రమసి శతధారం వసోః పవిత్రమసి సహస్రధారం సవితా పూనాసో పవిత్రేణ శతధారేణ దుఃఖ కామా దుఃఖ విశ్వధాయా ఇంద్రస్యత్వా భాగగ్నో మేనాదనగ్ని విష్ణో హవ్యగ్నరక్షస్వ అగ్నే అవ్రతభవే వ్రతం చరిష్యామి తత్సకేయం తన్మే రాధ్యతాం ఇదమహమేతత్సత్యముపైమి కస్వాయునక్తి సత్వాయునక్తి కస్మై యత్వాయునక్తి తస్మై యత్వాయునక్తి కర్మాణే వాం వేషాయవాం ప్రత్యుష్టగ్రక్ష ప్రత్యుష్టాలాతయో నిష్టగ్రక్షో నిష్టప్తాలాతయః ఉర్వంతరిక్షమన్వేమి దూరాతిధోర్వధోర్వంతం ధోర్వతయోస్వాన్ ధోర్వతి ధోర్వతయం వయం ధోర్వామః దేవానామసి తస్నీతమం వన్నీతమం పప్రీతమంజుష్టాతమం వే బహూతామం అక్రోతమధిహ విర్ధానం దృగ్నహస్తమాహ్వాన్మాదే యజ్ఞపాప్యహ్వాషీత్ విష్ణుస్వాక్రమతామురువాతాయాపాహతగ్నరక్షో యచ్ఛం తాం పంచ దేవస్యత్వాసవితుప్రసవేష్మినాద్బాహుభ్యాం పూష్ణాహస్తాహభ్యాం అగ్నయే జుష్టం గృహ్ణాం యజ్ఞేషోవాభ్యాం జుష్టం గృహ్ణామి భూతాయ స్వానారాతయే స్వారభివిక్షేషం పృథివ్యాంతరిక్షమన్వేమి పృథివ్యాస్వానాభూసాదయాంస్థే అగ్నే హవ్యగ్నరక్షస్వా పవిత్రేహస్థో వేష్మ్యో సవితర్వ ప్రసవస్తూనామి అక్షిత్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః దేవీనాకో అగ్రేభువో అగ్రేభువః అగ్రయిమమద్యయజ్ఞం నాయత సుధాకీ యజ్ఞపాతిం దేవాయువం యుష్మాయింద్రో వృణీతవృద్ధతోర్యే యూయమింద్రమవృణేధ్వం వృద్ధతోర్యే ప్రోక్షీతాస్తా అగ్నయే అస్వాజుష్టం ప్రోక్షాం యజ్ఞేషో మహభ్యాం స్వాజుష్టం ప్రోక్షామి దైవ్యాయకర్మాణే సంభద్వం దేవయజ్ఞాయీ యద్వా శుద్ధః పరాజకామే తద్వత్తచ్ఛుంభామి తన్మాస్యవాధూతగ్నరక్షో వాధూతారాతయః అదిత్యాస్త్వగాదిప్రదిత్వాదీకర్వేయత్సు అభ్రీరశివాన ప్రత్యోగ్రావాదిపృథుబుద్ధ సదిత్వాదిత్యాస్తగ్నేస్తు అగ్నేస్తనోరాశివాతో విసర్జనం దేవవీతయే త్వా గృహామి బృహంగ్రావాదివానస్పత్యస్తమిదం దేవేభ్యాః హవ్యగ్న సమీష్మీ సమీష్హవిష్ృదేహి కుక్కుటోసి మధుజిష్మయిషమోర్ధమావదా వయగ్నసంఘాతే సంఘాతే జేష్మా వర్షవృద్ధమసి ప్రచిత్వా వర్షవృద్ధం వేత్తు పరాపూతం ప్రతిభూత అరాతయ అపారతజ్ఞరక్షో వాయుర్భోమిన దేవోవత్సవిత ప్రతిగృహాతు హిరణ్యపాణిరచ్ఛిద్రేణ పాణినా దృష్టిరస్య పాగ్నే అగ్నిమామాదుంజహి నిష్క్రమ్యాదగ్నేదాదే భయజం వహ ధ్రువమాసి పృథివీం వృగ్నః బ్రహ్మవణిత్వాక్షత్రవణీ సజాతవన్యుపాదధామి ద్విషతో వధాయ అగ్నే బ్రహ్మా గృహ్ణేష్వధరుణామస్యంతరిక్షం ఋగ్గ్రహ బ్రహ్మవణిత్వాక్షత్రవణీ సజాతవన్యుపాదధామి ద్విషతో వధాయ భద్రవాసి దివం ఋగ్గ్రహ బ్రహ్మవణిత్వాక్షత్రవణీ సజాతవన్యుపాదధామి ద్విషతో వధాయ విశ్వాహ్యశ్వాసాహ్య ఉపాదధామి ద్విషతో వధాయ ఇతస్థోధ్వరితో భృగో నామంగీరసాం పవాసాతస్యధ్వం రక్షో వాధూతరాతయ అదిత్యాస్తగతి ప్రతిత్వాదిగణేస్తు ధిషణాసి పర్వతే ప్రతిత్వాదిత్యాస్తగ్వేస్తు దివస్తం వన్యాది ధిషణాసి పార్వతే ప్రతిత్వా పర్వతీ వేరస్తు ధాన్యమసిభిమిహి దేవాన్ ధీనుహి యజ్ఞం ధీనుహి యజ్ఞపాతిం ధీనుహి మాయ్యజ్ఞన్యం ప్రాణాయ త్వదానాయ త్వాధ్యానాయ త్వా దీర్ఘామను ప్రసీదిమాయోధేధాన్ దేవో వత్సవిత ప్రతిగృహ్ణాతు హిరణ్యపాణిరచ్ఛిద్రేణ పాణినా చక్షుషే త్వామహీనాం పయోసి వేదోసి వేదయేన త్వం దేవ వేద దేవేభ్యో వేదో భవః తేన మహ్యం వేదో భవ దేవస్య త్వాపవితుస్తాసేస్త్వినాహత్వాభ్యాం గోష్ణాహత్వాభ్యాం సంవాపామితమావోషీభిస్తమోషధయోదసేన సర్గదేవతీర్జగాదీభిస్తం మధుమతీర్ మధుమతీభిస్తృత్యం తాం జనాయత్తే స్వాసంయోమి ఇదమగ్నే రిదమగ్నే సోమాజోషే త్వా ఘన్మోసి విశ్వాయోరుప్రాథ ఉరుప్రాథస్వరుదే యజ్ఞపాతి ప్రథతాం అగ్నిష్టే త్వచం మాహిగ్నేదంతరీతగ్నరక్షోంతరీకాపలాతయః దేవత్వా సవితా శ్రావయతు వర్షిష్టే ధినాకే మాభేర్మాసం విక్షాతమేరుర్యజ్ఞోత మేరుర్యజమానస్య ప్రజాభూయాత్ ధృతాయత్వాద్ధితాయత్వైకతాయత్వా దేవస్య త్వా సవితుస్ప్రాసన్నేస్మినాత్మాభ్యాం పూష్ణాహ్వాభ్యాం ఆదాదేధ్వరకృతం దేవేభ్యః ఇంద్రస్య బాహురాసి దక్షిణ సహస్రాభిష్టిః శతతేజాః వాయురాసి దిక్మతేజాద్విషతో వధః పృథివ్యైవన్మాసి పృథివిదేవయజని ఓషధ్యాస్తే మూలం మాహిగ్రసిషం వ్రజం గచ్చ గోష్ఠానం వర్షాసు తేజోద్వధానదే సవితః పరమస్యాం పృథివ్యాగ్నేన పాసీ యోస్మాన్ వేష్టియం చ భయం ద్విష్మస్తమతో మామూక్ అపారం మధ్యాహం పృథివ్యైరే వయజానాత్ దశం గచ్చ గోష్ఠానం వర్షాసు తేజోద్వధానదే సవితః పరమస్యాం పృథివ్యాగ్నేన నపాసీ యోస్మాన్ వేష్టియం చ భయం ద్యుష్మస్తమతో మామూక్ అరదో దివం మా వక్తోద్రక్తస్తేద్యాం మాస్కం వ్రజం గచ్చ గోష్ఠానం వర్షాసు తేజ్యోద్వధానదే సవితః పరమస్యాం పృథివ్యాగ్నేన పాసీ యోస్మాన్ వేష్టియం చ వయం జుష్మస్తమతో మామూక్ గాయత్రేణ స్వాచ్ఛందసా పరిగృహ్ణామిత్రేష్టోవేన స్వాచ్ఛందసా పరిగృహ్ణామి జాగదేన స్వాచ్ఛందసా పరిగృహ్ణామి సూక్ష్మాతాసి శివాతాసిస్యోనాతాసి సుషదాతాసి ఓర్జస్వతీకాసి పయస్వతీకా పురా క్రోధస్య విశుభో విరక్తిం నుదాయ పృథివీం జీవదాను యామైరాయగ్రశ్చంద్రమాసి స్వధాభిస్తాం ధీరాసో అనుదిశ్య యజంతే ద్విషతో వధోసి ప్రత్యుష్టగ్నరక్ష ప్రత్యుష్టాపరాదయో నిష్టగ్నరక్షో నిష్టాపరాదయ అనీతితోసి తపస్న క్షిద్వాజినం వాజేభ్యాజీహం మా అగ్ని ప్రత్యుష్టగ్నరక్ష ప్రత్యుష్టాపరాదయో నిష్టగ్నరక్షో నిష్టాపరాదయ అనీజితాధితపత్నక్షిద్వాజినీం త్వావాజేభ్యాజీహం మా అగ్ని అదిత్యేరాస్నాదీం ధాన్యే సన్నహనం విష్ణార్వేష్ట్వాస్యోద్యే త్వాలబ్ధేన త్వాచక్షుషావపశ్యామి అగ్నేర్జిహ్వాసిభ్యోద్యేరేభ్యః ధాన్యే ధాన్యే భవయజుషే యజుషే సవితుస్వాప్రసవముత్పో నామ్యచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః సవితుర్వఃప్రసవముత్పో నామ్యచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః తేజోసి శుక్రమస్య మృతమసి ధామనామాసి ప్రియం దేవానామనా దృష్టం దేవయజానం యస్తేహ ప్రాణ పశుశబ్దరిష్టో దేవానాం విష్ఠామనుయో వీతస్థే ఆత్మన్వాన్ సోమభృతవాన్ విభూత్వాగ్నిం గచ్ఛత్పర్యజమానాయ విందా ప్రథమోధ్యాయ ద్వితీయోధ్యాయ ఓం కృష్ణ నోచాఖరే ప్రోగ్నయేష్టం ప్రోక్షామి వేదీరసి బర్హిషేష్టం ప్రోక్షామి బర్హిరాజిశ్రుభ్యస్వాదిష్టం ప్రోక్షామి అదిత్యైవ్యం వా నమసి విష్ణోస్తు భూవర్ణం వదసం పాత్రణా విశ్వాసస్థాం దేవేభ్యః భూపాతయే స్వాహ భువనపతయే స్వాహ భూతానాం పతయే స్వాహ గంధర్వత్వా విశ్వామాదుపరిదధాతు విశ్వత్యారిక్యై యజమానస్య పరిభిరస్యగ్నిలయీరః ఇంద్రస్య బాహురాశి దక్షిణో విశ్వస్యారిక్యై యజమానస్య పరిభిరస్యగ్నిలయీరః మిత్రావరుణోత్తరత పరిధత్తాం భృవేణ ధర్మణా విశ్వస్యారిక్యై యజమానస్య పరిభిరస్యగ్నిలయీరితః వీతిహోత్రం పాకవేద్యుమంతగ్ని సమీ ధీమహి అగ్నే బృహంత మధ్వరే సమిదాశితోర్యస్వా పురస్థాత్వాదుపస్యాస్తి దమిదస్యై అభిపద్బాహోస్థాః ృదసం పాత్రణామిస్థం దేవేభ్యః ఆత్వావసావో రుద్రాదిత్యాస్తదంతో ఘృతాచ్యసి ధృవోన్నామసేదం ప్రియేణ ధామ్నా ప్రియే సదాసి సీత ఘృతాచ్యుపభిన్నామసేదం ప్రియేణ ధామ్నా ప్రియే సదాసి సీత ఘృతాచ్యసి ధ్రువానామసేదం ప్రియేణ ధామ్నా ప్రియే సదాసి సీత ప్రియేణ ధామ్నా ప్రియే సదాసి సీత ధ్రువాసదృతనౌతా విష్ణో పాయ్యం పాయి యజ్ఞపాతి పాయి మాయ్యం అగ్నే వాజజిద్వాజం పాదరిష్యం తం వాజజిగ్నే సమ్మా అగ్ని నమో దేవేభ్యస్తాభ్యస్యే మే భూయాస్తం అస్కంద్యాజ్యం దేవేభ్యస్తం భ్రీయాసం అంఘ్రీణా విష్ణో మాత్వక్రమిషం వసుమతీవ్లేముపస్థేషం విష్ణోస్తామసి ఇంద్రో వీర్యామకృణోర్ధ్వర ఆస్థాత్ అగ్నేర్భోత్రం వేర్దూత్యం అవతాం పాథివీ అవత్వ్యావా పృథివీ ఇష్టకృద్దేవేంద్రాజ్యేన హమిషా భూత్ స్వాహ్యోతిరాజ్యోతి అత్రావితరో మాదయధ్వై యథా భాగమావేషాయధ్వం అన్వీ మదంత పితరో యథా భాగమావేషాయిషత ఉపాహూతా పృథివీ మాతోపమాం పృథివీ మాతా ప్రాయతాం అగ్నిరాజ్ఞేయద్ధాః స్వాహ ోష్మితోపమాన్ోష్మితాయతాం అగ్నిరాజ్ఞేయ స్వాహ ఆత్మయీదమింద్రాయింద్రియందాయో భగవాదశ్వచంత అస్మాకగ్నేసం పాతిష సత్యానస్తం పాతిషాః అగ్నే వాజజిద్వాజం పాసశ్రివాగ్నేసం వాజతి అగ్నేసం వాహజ్మి దేవాసవితరేతం పావృణతే బృహస్పతిం బ్రహ్మాణం తదహం మనసే ప్రబ్రవీమి మనోగాయత్యై గాయత్రే పృష్ఠుభే పృష్ఠజగత్యై జగత్యనుష్ఠుభే మనుష్ట ప్రజాపాతయే ప్రజాపాతిర్విశ్వే అభ్యో దేవేభ్యః బృహస్పతిర్దేవానాం బ్రహ్మాహం మానుష్యానాం భూద్భువస్వన్నిరస్త పాప్మేదమహం బృహస్పతే సదాసి సీదామి మిత్రస్య త్వాచక్షుషా ప్రతీక్షే దేవస్య త్వా సవితుః ప్రసర్వేష్ణోహద్బాహుభ్యాం తూష్ణోహస్తాభ్యాం ప్రతీ గృహ్ణామి పృథివ్యాం స్వానాభూతాదయాం యదిత్యాముపస్థే దేవ్యాసవితుభ్యాం పూష్ణాహస్తాభ్యాం ఆదేష్ ప్రాస్నామి బృహస్పతే ముఖే అప్సంతేవతమయంతు స్వాహాకృతమింద్రస్య గచ్చ ఘటినా మే మాసం పృథ్వాధ్వం మే ఆ ఇంద్రస్య త్వా జఠరే సాధయామి ప్రజాపాదేవాజస్వాన్ ప్రయస్వాన్ ప్రాణపానౌ మే పాహి సమానౌ జానౌ మే పాహ్యుదానౌ జానౌ మే పాహి ఓర్ధ్యోర్ధ్యం మయీభ్యేక్ష్యక్షేతిరసి మామే క్షేష్ట అముత్రాముష్మిన్ లోకమిహత ఏషా దే అగ్నే సమిత్తయా వద్ధస్వచాజప్యాయస్వా వద్ధి శ్రీమహీ చ వయమాచప్యాసి శ్రీమహీ ఏతత్తే దేవసవితర్యజ్ఞం ప్రాహద్బృహస్పతాయే బ్రహ్మణే తేన యజ్ఞమావతేన యజ్ఞపాతిన్ వామావా మనోజ్యోతిర్జుషతామాజ్యస్య బృహస్పతిర్యజ్ఞమిమం ప్రాణోతు అరిష్టైయజ్ఞసమిమం దాధాతు విశ్వే దేవాత ఇగమాదయం కామో ప్రతిష్ట అగ్నిషోమయోరుజ్జేతి మనోజ్జేషం వాజస్య మా ప్రసవేన ప్రోహామి అగ్నేషోకమపాలుతాయోస్మాంద్రేక్షయం చ వయం ధిష్మో వాజస్యైనం ప్రసవేనాపోహామి ఇంద్రాజ్ఞోరుజ్జేతి మనోజ్జేషం వాజస్య మా ప్రసవేన ప్రోహామి ఇంద్రాగ్నిమపారుదతాయోస్మాన్వేష్ట్రియం చ వయం జిష్మో వాజస్యైనం ప్రసవేనాపోహామి వసుభ్యస్వాద్రేభ్యస్వాదిత్యేభ్యస్వా సంజానాథాంజావా పృథివీ మిత్రావరుణో త్వా వృష్ట్యావతాం జంతు వయో రిప్తోరిహాణామరుతాం గచ్ఛా వసామిస్త్యద్భూత్వానిమం గచ్ఛతతో నో వృష్టిమావాహ చక్షుష్పాది చక్షున్మే పాహి యం పాదిధిం పర్యదత్తా అగ్నే దేవ పణిభిర్గుహ్యమానః తంతయేతమనుజోషం భరాం జేషణే త్వదాపచేతయా తై అగ్నే ప్రియం పాదోపీతం సగ్గశ్రవభాగాస్థేషా బృహంత ప్రస్తరేష్టా పారిధయస్య దేవాః ఇమాం వాచమభివిశ్వే గృణంత ఆసద్యాస్మిన్ బర్హిషీమాదయద్భగ్గస్వాహావాక్ ఘృతాచేరస్తో దుర్యోపాతజ్ఞే శూన్యేర్థ శూన్యే మాధత్తం అగ్నే దగ్ధాయోసీతమ పాహి మా విద్యో పాహి ప్రసిద్ధ్యై పాహి దురిష్ట్యై పాహి దూరధ్వన్యై అవిషన్న పితుం క్రేణుషదాయో నవ స్వాహావాట్ అగ్నయే సందేశపాతయే స్వాహ సరస్వత్యై యశో భగిన్యై స్వాహ ఉలోఖాలే ముసాలే యచ్చసూర్పా ఆశిష్ణేష ధృషతి యత్కపాలే ఉత్పృషో విపృషః సంజోహోమి సత్యాస్తం కృయజమానస్య కామాస్వాహా ఆప్యాయతాం ధృవా హవిషా ఘృతేన యజ్ఞం ప్రతి దేవయభ్యాః సూర్యాయావూధో ఆదిత్యముపస్థ గురుధారా పృథివీ యజ్ఞే అస్మిన్ దేవా గాతుమిదో గాతుమిత్వా గాతుమీకా మనసస్పత ఇమం దేవ యజ్ఞగ్రస్వాహా వాతే ధాః హవిషాఘృతేన సమాదిత్యేర్వసోభిస్తం మరుద్భిః సమింద్రో విశ్వదేవేభిరంకాం దివ్యం నభో గచ్ఛతు యత్స్వాహా తస్వామిముంచతి సత్వామిముంచతి కస్మై యత్వామిముంచతి తస్మై యత్వామిముంచతి ఓషాయ రక్షసాం భాగోహి వేషోస్త్యుపవేషోద్వేషతో గ్రీవా ఉపవేమిద్ధి వేషాం అగ్నేషు భగదారజేహా ఋద్ధాకర్మణ్యా అనాపాయినో యథాసన్ జుహోమిత్రాసు భగతో భాగాయ పురూతం పురుహూతశ్రవస్యం సంవత్సరాపయ సాసంతనోభిరగన్ మహిమన సాసగ్గశివేన త్వట్టాసుధత్రో విదధాతురాయోమాష్టు తన్వోయద్విలిష్టం యజ్ఞసంచత ఉపచా శివే మే సంతిష్ట స్వారిష్టే మే సంతిష్ట స్వస్విష్టే మే సంతిష్ట స్వా దివి విష్ణుర్యక్రగ్రస్త జాగాదే నచ్చంద సాతతో నిర్భక్తః యోస్మాన్ వేష్టియం చ భయం ధిష్మః అంతరిక్షే విష్ణుర్యక్రగ్రస్తత్రేష్టోభే నచ్చంద సాతతో నిర్భక్తః యోస్మాం వేష్టియం చ వయం దుష్మః పృథివ్యాం విష్ణుర్వ్యక్రగ్రస్తగాయత్రేణ ఛందసాలభోర్భక్త యోస్మాన్ వేష్టియం చ వయం గ్రిష్మః అస్మాదన్నాదస్తే ప్రతిష్టాయా అగమ్ స్వాహా సంజ్యోతిషా భూమా స్వయం భూరాజిశ్రేష్ఠో రస్మిర్వచ్చోదాశివచ్చో మే దేహి సూర్యస్యామృతమన్వావత్తే అగ్నే గృహపతే సుగృహపతిరహం త్వయా గృహపత్యా భూయాతం సుగృహపతిత్వం మయా గృహపత్యా భూయాః అస్థూరిగోగార్హపత్యాని సంతు సతగ్గహిమాః సిగ్మేనస్తేజసాసగ్గసీసాధిసూర్యస్యామృతమన్వావత్తే గురు విష్ణో విక్రామస్వరుక్షయాయనస్కృతి ఘృతం ఘృతయో మే పిపప్రాయజ్ఞపాదింతిరాసిపంతోరస్యో మాతను అస్మిన్ యజ్ఞేస్యాగ్నసాధువృత్యాయామస్మిన్నన్నేస్మిల్లోకే ఇదం వీర్యం పుత్రో దుసంతానోతు అగ్నే వ్రతపతే వ్రతమాచారిషంతదశకంతం మే రాధీ ఇదమహయ్యదేవాస్మి సదేవాస్మి అగ్నే జవాహనాయ స్వాహా సోమాయ పితృమతే స్వాహా అపాహత అసూరా రక్షా అగ్నిశివేదిషదాః యే రూపాణి ప్రతిముంచమానా అసూరా సంతస్వధయా కరంతి పరాపురో నిపురో యే భరం అత్రాపితరో మాదయధ్వం యథా భాగమావేషాయధ్వం అమీమదంత పితరో యథా భాగమావేషాయిషత నమో వః పితరః సుష్మాయ నమో వః పితరః తపసే నమో వః పితరో యజ్జీవం తస్మై నమో వః పితరో రసాయ నమో వః పితరో ఘోరాయ మన్యవే అశ్వథాయీ వః పితరో నమః ఏతద్వః పితరో వాసో గృహాన్నః పితరో దత్తా ఉదాయుషో పర్జన్యస్య ధామభిః ముదస్థామృతాను ఆధత్త పితరో గర్భం కుమారం పుష్కరస్రజం యదేహపురుషో సత్ ఊర్జం వహం తీరమృతం ఘృతం పయః కీలాలం పరిశ్రుతం తథాస్తత్పయతమే పితృన్ ద్వితీయోధ్యాయ సమిధాబిందోవచ్చతృతయోధయసాదీకిస్మిన్వ్యాజోదనా సుసామిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రంజోహోతనా అగ్నయే జాతవేదసే సంపా సమిద్ధేరంగిరో ఘృతేన వర్ధయామసి విఘచ్చోచాయ విష్యా ఉపత్వాగ్నే హవిష్మాతీర్ఘృతాతీర్యంతు హర్యత యుషస్వ సమిభో మమ భూవద్భువస్వర్జౌరివ భూమ్నా భూమిరివ వరిమ్నా తస్యాస్తే పృథివీదేవయజని పృష్ఠే క్మన్నాదమన్నాధే ఆయంగో ప్రశ్నేరక్రమీదసదన్మాతరం పుర ఇతరం చ ప్రజన్ స్వాహరతిరోచనా ప్రాణాదపానతి యక్ష్యం మహిషో దివం శ్రద్ధామవిరాజతి వాక్పతంగాయ ధీయతే ప్రతివస్తోరహద్యుభిః అగ్నిజ్యోతిసంతావాయుమతీ ప్రాణవతీ స్వర్గాగ్రస్వర్గాయోపదధామి భాస్వతీ అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహా సూర్యజ్యోతిసంతావాయుమతీ ప్రాణవతీ స్వర్గాగ్రస్వర్గాయోపదధామి భాస్వతీ సూర్యోజ్యోతిర్జ్యోతిస్సూర్యస్వాహా సజోర్దేవేన సవిత్రా సజోరాత్రేంద్రవత్యా విషాణో అగ్నిర్వే సుస్వాహా సజోర్దేవేన సవిత్రా సజోరుషసేంద్రవత్యా విషాణస్సూర్యో వేతు స్వాహా ఇహ పుష్టిం పుష్టిపతిర్దధాహ ప్రజాగ్రరమయతు ప్రజాపతి అగ్నయే గృహపాతయేన ఇమకే పుష్టిపతయే స్వాహా అగ్నయేన్నాదాయాన్నపతయే స్వాహా అనమిత్రం మే అధరాగనమిత్రముదృధి ఇంద్రానమిత్రం పశ్చాన్మే నమిత్రం పురస్కృధి ఇంద్ర పశ్చాదింద్ర పురస్తాదింద్రో అస్మా అభిపాతు విశ్వతా ఇంద్రోజిభాగ్నేసతాం మనాగ్నేసి విశోచీనావ్యస్యతాత్ సమిదసి సమిద్ధో మే అగ్నే దీధి సమేద్ధాతే అగ్నే దీద్యాసం